తొలి మెరుపా నన్నే చూసి వెళ్ళకే చూపులతో ప్రాణం తీసి వెళ్ళకే తొలి మెరుపా నన్నే చూసి వెళ్ళకే చూపులతో ప్రాణం తీసి వెళ్ళకే హృదయం పేల్చి నన్ను ఊయలూపకే నయనం కాల్చి నన్ను నిదురపుచ్చకే ఒక కన్నే నాకు ప్రేమే పంచిన మరుకన్నే మంటలోనే ముంచిన నలు దిక్కుల్లోన తిరగన నిన్ను కలిసే దారి వెతకన సుడిగాలే నన్ను చుట్టిన నే పిల్లంతో విహూదన నలు దిక్కుల్లోన తిరగన నిన్ను కలిసే దారి వెతకన సుడిగాలే నన్ను చుట్టిన నే పిల్లంతో విహూదన చచ్చేదాకా బ్రతుకు బ్రతికేస్తా నీ బుగ్గల్లోని సొట్ట దాంట్లో పాతి పెట్టు చావేలేని మనిషి జీవిస్తా ఒక దొంగ చూపు చూడే చెలియా ఒక దోరసైగా చెయ్యే సఖియా నలుది